కృష్ణ యజుర్వేదాంతర్గత 1 అమూర్తనాద ఉపనిషత్ అధ్యయన పుష్పము మానవ జీవిత లక్ష్యం. వేదవేదాంగ శాస్త్రములచే ప్రతిపాదించబడుచున్న ఓం అనుసన్నార్థమగు పరమాత్మకు నమస్కరిస్తున్నాము. 84 లక్షల జీవజాతులలో మానవ జన్మ మహత్తరమైన అవకాశము అయి ఉన్నది. తెలివైనవాడెవడైనా అటువంటి ఉత్కృష్టమైన, దుర్లభమైన, కాలనియమితమైన అవకాశమును వృధా చేసుకోడు. ఆత్మజ్ఞాన సాధనలకు ఉపక్రమించాలి. ఆత్మతత్వమును ప్రకటించుచున్న సత్శాస్త్రములను మరల అధ్యయనం చేయాలి. ఆ శాస్త్రములలోని పరబ్రహ్మతత్వమునకు సంబంధించిన సారవస్తువును తెలుసుకుంటూ ఉండాలి. పొయ్యిలో మండుచున్న కట్టెలను చల్లపరచి ప్రక్కను పడవేసి పచనమైన వంట పదార్థములను ఈవలకు తెచ్చి చక్కగా భుజిస్తాము కదా. ఆ విధంగా సాధన పరికరములను, శాస్త్రములలోని జ్ఞాన సారాంశమును స్వీకరించి తదితరమైన పేర్లు, రూపములు, కథ, చరిత్ర, వర్ణనలు ఇత్యాది కథన విశేషాలను ఆ ప్రక్కగా వదిలివేయాలి. జాగ్రత్ స్వప్న సుషుప్తులకు ఆవల కేవల సాక్షియే ప్రకాశించుచున్న పరతత్వ జ్ఞానమే మనము అధిరోహించవలసిన రథము. సర్వస్వరూపుడు, సర్వాంతర్యామి, సర్వగతుడు అగు విష్ణుభగవానుడే అర్జున రథము వలె మన ఆత్మజ్ఞాన రథమునకు రథసారథి. సర్వము బ్రహ్మతత్వముగా దర్శించే బ్రహ్మలోక నివాసమే మన అన్వేషణ యొక్క ముఖ్య ఆశయము. రుద్ర భగవానుని ఉపాసనయే ఆరాధనా తత్పరత్వము. బుద్ధి యొక్క సునిశితత్వము, నిర్మలత్వములే రథయాన మార్గము. బుద్ధి పూర్తిగా నిశ్చలత్వము, ఆత్మతత్వ సందర్శన సామర్థ్యము సంపాదించుకునే వరకు మనము శాస్త్రములు సూచిస్తున్న మార్గములో సాధనములు ఆశ్రయించవలసిందే. సాధన సంపత్తి సముపార్జించుకోవలసిందే. దృశ్యజాడ్యము పూర్తిగా తొలగిందా ఇక ఈ జీవుడు రథరూప సర్వసాధనలు ప్రాక్టిసేస్ వదలి లక్ష్యస్థానమగు బ్రాహ్మీభావము అనే బ్రహ్మలోక నివాసములో ప్రవేశిస్తున్నాడు. ఆ రథికుడు అనుకున్న చోటికి వెళ్లిన తరువాత రథమును విడిచి తాను చేరవలసిన ప్రదేశంలో ప్రవేశించటం సహజమే కదా. ఆ రీతిగానే శబ్దస్పశరుపరస్గంధ సంబంధమైన స్త్రీ పురుష ఇత్యాది భేదములతో కూడిన సర్వ విశేషములను, వ్యవహారిక సంబంధమైన సర్వశబ్దజాలమును ప్రక్కకు పెట్టి ఇక అత్యంత సూక్ష్మదృష్టితో సూక్ష్మాతి సూక్ష్మమగు ఆత్మనుత్వంగాను, జగత్స్వరూపముగాను, స్వస్వరూపాత్మగాను ఈ సమస్తముగాను సర్వదా సర్వత్రా సందర్శించటం అనే ఆత్మపదమును చేరుకోవాలి. ఇదియే వాస్తవ జీవితాశయం. ప్రత్యాహారము. ఈ నామరూపాత్మకమైనదంతా శబ్దస్పర్శరుపరస్గంధములనబడే పంచతన్మాత్రలే. ఏ లోకంలో ఏది తారసబడినా కూడా ఈ 5 సంబంధమైనవే. వీటి పట్ల అజ్ఞానం చేత మనస్సు అతిచంచలమై ఉంటోంది. అందుచేత జీవుడు ఈ 5 సంబంధమైన చింతనలను అధిగమిస్తూ అంతా ఆత్మ యొక్క సంప్రదర్శనమే కదా అను చింతనను వృద్ధి చేయగల మార్గములను ఆశ్రయించాలి. 1 పంచతన్మాత్ర సంబంధమైన చింతన తగ్గుతూ రావటం. 2 సర్వాధారమగు ఆత్మచింతన అధికాధికమగుచూ ఉండటం. ఇవే అష్టాంగ యోగములలోని ప్రత్యాహారము, ధ్యానము, ధ్యాసయే ధ్యానము. కేవలుడు, సర్వస్వరూపుడు, స్వకీయ సందర్భాతీత స్వస్వరూపుడు అగు పరమాత్మ ధ్యాసయే ధ్యానం యొక్క మహదాశయము. యోగ షడంగములు. 1 ప్రత్యాహారము. 2 ధ్యానము. 3 ప్రాణాయామము. 4 ధారణ. 5 తర్కము, విచారణ, అనాలిసిస్. 6 సమాధి. ఈ 6 కూడా షష్టాంగ యోగములు. యోగము యొక్క 6 అంగములు. యోగసాధనాపూర్వకమైన ప్రాణధారణ ఎందుకోసం? పర్వత ప్రదేశాలలో ఖనిజ ధాతువులు రో మెటల్స్ లభిస్తాయి కదా అని వెళ్ళుతాము, శ్రమించి వెతికి వెతికి తెచ్చుకుంటాము. అప్పుడు ఏమి చేస్తాం? ఆ ధాతువుతో కలిసిపోయి ఉన్న మలిన పదార్థములను తొలగించే ప్రయత్నంగా అగ్నిలో పుటం వేస్తాము. నిర్మలమైన ఖనిజమును బయటకు తీసి అటు తరువాత ఉపయోగిస్తాము. అదే రీతిగా ఇంద్రియములను ఉపయోగించుచున్నప్పుడు మనస్సును తాకుచూ ఉండే దోషములను ప్రాణాయామము అను యోగాగ్నిలో దహించి, అప్పుడు ఆ మనస్సును జ్ఞాన విశేషాలు సముపార్జించుకోవటానికే సంసిద్ధము చేయాలి. అట్లా ప్రాణయోగ సాధనను నిర్వహిస్తూ ఉద్దేశిస్తూనే మరొక వైపు నుండి తదితర యోగాంగాలను కూడా మహదాసే సిద్ధికే ఆశ్రయిస్తూ ఉండవలెను సుమ. ప్రాణాయామము ప్రాణాయామము అనే అభ్యాసముచే మనస్సులోనూ బుద్ధిలోనూ ఇంద్రియ వినియోగము కారణముగా రూపుదిద్దుకున్న దోషములను కాల్చివేయబడతాయి. విషయ సంయోగ దోషములు తొలగిపోతాయి. ధారణాధారణచే మనస్సులో గల దోష దృష్టులను జయించి వేయాలి. సర్వము పరమాత్మ యొక్క లీలా వినోదపూర్వకమైన ప్రత్యక్ష విన్యాస చమత్కారమే. అనుభావమును ప్రవృద్ధం చేసుకోవటమే ధారణ. ప్రత్యాహారము ఇంద్రియములను భక్తి యోగ అజ్ఞాన సంబంధమైన కార్యక్రమములలో నియోగించాలి. ఆ రీతిగా శాస్త్రములు గురువులు బోధిస్తున్న మార్గంగా ఆయా ప్రత్యేక కార్యక్రమములలో నియమించటమే ప్రత్యాహారము. తద్వారా ప్రాపంచిక విషయములలో గల సంపర్కము అటాచ్మెంట్ రిలేటెడ్నెస్ ను జయించి వేస్తూ త్యజిస్తూ ఉండే ప్రయత్నమును ప్రత్యాహారము అని చెప్పుచున్నారు. ధ్యానము భగవత్ సంబంధమైన సాధనములు అజ్ఞాన విశేషాల పట్ల ధ్యాస ప్రవృద్ధ పరచుకోవటమే ధ్యానము యొక్క అంతర్లీన తత్వము. ధ్యాసయే ధ్యానము యొక్క మూల రూపము. ఈశ్వర సంబంధమైన గుణములను అమానిత్వము ఆదంభిత్వము మొదలైన సద్గుణములను పెంపొందించుకోవటం. అసురీ సంపద రూపములైన అనిశ్వరములైన దంభముదర్పము స్వాభిమానము క్రోధము ఉపారుష్యము అజ్ఞానము ఆభిజాత్యము ఇత్యాది గుణములను త్యజించివేయు శక్తిని పెంపొందించుకోవటము. ఇదే ధ్యానము యొక్క ముఖ్య ఆశయము ప్రయోజనము కూడా. ఈ విధంగా దోషదృష్టులను పాపస్వభావాభ్యాసములను ప్రాణాయామధారణ ప్రత్యాహార ధ్యానాదుల ద్వారా వదిలించుకుంటూ మరొక వైపుగా పరమసత్యమగు మధురాతిమధుర ఆత్మ గురించిన సమాచారమును చింతనను వృద్ధిపరుచుకుంటూ ఉండాలి. ప్రాణాయామోపాసనలు. ప్రాణాయామము ప్రాణాయామోపాసన అనగా వాయు ఆకర్షణధారణ రూపమైన ఉపాసన. వాయాకర్షణం ద్వారా మధురమగు ఆత్మ యొక్క సమీపే సమక్షతద్భావనలను అభ్యసించటం. అట్టి ప్రాణాయామము ఒకటి పూరకము, రెండు కుంభకము, మూడు రేచకము అనే మూడు అంగములతో కూడికొని ఉన్నది. ఈ రీతిగా పూరక కుంభక రేచకములతో అంతటా నిండియుండి సర్వరూపములు తానే అయి ఉన్న జగద్దృశ్యమంతా నిండియున్న సప్రాణస్వరూప ప్రాణేశ్వరునికి వ్యాహృతులు సమర్పిస్తూ ఉండటం. శిరస్సుతో సహా దేహమంతా ప్రాణధారణను ఉపాసిస్తూ మనస్సుతో త్రిగాయత్రి మననము మూడు సారలు గాయత్రి మహామంత్రమును పూరక కుంభకరేచక సాధన సమయంలో చేస్తూ ఉండటమును ప్రాణాయామము అను సాధనగా చెప్పబడుతోంది. రేచక ప్రాణాయామ లక్షణము. స్లో ఉక్షిప్య వాయుం ఆకాశం, శూన్యం కృత్వా నిరాత్మకం, శూన్య భావే నియంజీయాత్ నియమించటం. రేచకస్య ఇతి లక్షణం. 12. హృదయ శిరస్థానాలలో శరీరమంతా అనుక్షణికంగా సంచారాలు చేస్తూ ఉన్న వాయువును అమృత బిందుభావనతో అవధరించి బాగుగా బయటకు వదలి నిరాత్మకమగు శూన్యాకాశములో కొద్ది క్షణములు లయింపజేసి ఉంచే యోగసాధనను రేచకము యొక్క లక్షణము. పూరక ప్రాణాయామ లక్షణము. శ్లో వక్త్రేణ ఉత్పల నాళేన తోయం ఆకర్షయేత్ నరః ఏవం వాయః గృహీతవ్యః పూరకస్య ఇతి లక్షణం. 13. ఇక పూరక ప్రాణాయామ ప్రక్రియ ఎట్టిదంటే, ఒకడు తామరతోడుతో జలమును పీల్చు విధంగా వాయువును బయట నుండి లోనికి శరీరములోని హృదయస్థానము వరకు పీల్చుచూ ఉండటమును పూరక లక్షణము, కుంభక ప్రాణాయామ లక్షణము. శ్లో న ఉచ్ఛ్వాసయః న చ నిశ్వాసయః నైవ గాత్రాణి చాలయేత్ ఏవం భావే నియంజయాత్ కుంభకస్య ఇతి లక్షణం. 14. దేహమంతా వాయువుతో నింపి ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిలిపి ఉంచి దేహమును కదలకుండా ధారణ చేయు యోగాభ్యాసమును నిర్వర్తించటమును కుంభక ప్రాణాయామ లక్షణముగా పేర్కొనుచున్నారు. ఈ మూడు సాధనల సందర్భంలో, 1. నిర్విషయ నిరాకాశ శూన్య కేవలీ రూపమగు నిర్మలాత్మ భావనను అవధరించటం. 2. పరమ ప్రశాంతతను వహించటం. ఈ ఉభయ భావన విధిని నిర్వర్తించుచూ ఉండాలి. ప్రశాంత లక్షణము. శ్లో అంధవత్ పశ్య రూపాణి శబ్దం బధిరవత్ శృణు కాష్ఠవత్ పశ్య వై దేహం ప్రశాంతస్య ఇతి లక్షణం. 15. యోగసాధనలో జ్ఞప్తి లేక భావనకాశంలో కనిపించే నామరూపాలను గ్రుడ్డివాడివలే చూడనివాడే చూడాలి. చూచిచూడనివాడే సంబంధించి సంబంధించని వాడివలే ఉండాలి. వినబడే సంభాషణాది శబ్దాలను చెవిటివానివలే వెనుకనే వినాలి. వినబడుచున్నా వినబడనివాడే ఉండాలి. క్రొత్తదైన సుదూర ప్రదేశము వెళ్లినప్పుడు అక్కడి రణగుణధ్వనులను ఏ విధంగా పట్టించుకొని పట్టించుకోమో జగత్లోని సాంసారిక జనుల పరస్పర సంబంధ వ్యవహార శబ్దములను విని విననట్లు ఉండాలి. ఈ భౌతిక దేహమును ఎదురుగా ఉన్న ఒక కట్టెను చూస్తున్నట్లుగా జడమైన వస్తువుగా చూడాలి. దీని రాకపోకలను కూడా స్వప్న వస్తువులు ఉండి లేకపోవటం వలె సందర్శించాలి. తదితర దేహములను కూడా స్వప్నంలో కనిపించిన అరణ్యములోని కట్టెల వలె చూడాలి. విని విననివాడై, చూచి చూడనివాడై, పలుకుతూ పలకనివాడై, జీవిస్తూ భౌతిక దేహమునకు సంబంధించినవాడై ఉండటం, ఇది ప్రశాంతత్వము యొక్క లక్షణము. ధారణ. మనస్సు యొక్క రూపమేమిటి అని పరిశీలిస్తే, ఒకటి తరువాత మరొకటిగా నిర్వర్తించబడే సంకల్ప పరంపరల అలవాటుయే అ హాబిట్ ఆఫ్ ఆపరేటింగ్ థోట్స్ వారిల్ బీయింగ్ బాక్డ్ బై అజంప్సన్స్ అండ్ ప్రేసంప్సన్స్ అని తెలియబడగలదు. సంకల్పము దృశ్య ధ్యాసచే దృశ్యముపై నమ్మకము ఏర్పడుతోంది. దృశ్యముతో ఏర్పడే సంకల్పావేశమే ఆత్మానుభవమును కప్పి ఉంచే సంసారము లేక కలనభావము లేక మాయా అయి ఉన్నది. అందుచేత ఇప్పుడు అట్టి సంకల్పరూప మనస్సును ఆత్మజ్ఞాన సంబంధమైన భగవత్ ఉపాసనా సంబంధమైన ధ్యాసల సహాయంతో శబ్దాది విషయములను అధిగమించి ఆత్మదృష్టి యందు స్థాపించాలి. మననమును ధ్యాసను ఆత్మజ్ఞాన విశేషములపై శాస్త్రములు సూచించే యోగ సాధనములపై అభ్యాసవశం చేయటమే ధారణ. బుద్ధిమంతుడైనవాడు ధ్యాస సహాయంతో మనస్సును సర్వభేదములను అధిగమింపజేసి సర్వమును ఆత్మభావనగా ఆత్మకు అభిన్నంగా దర్శించుటయందు బుద్ధిని నిలిపి ఉంచటమే ధారణ. ఆత్మయందు మనస్సును నిలపటం. సర్వము ఆత్మస్వరూపంగా అనిపించే వరకు అనుకుంటూ ఉండటము, ఇదే ధారణ. తర్కము. వేదవేదాంత వామ్యము అందిస్తున్న మహావాక్యములను తత్వం ఆత్మాతిరిక్తావై సందర్భ సత్యమాత్రమే వత్మావై సహజ సత్యం ఇత్యాది మహార్థములను నిరూపిస్తూ దృష్టాంతములను సంభాషణను విచారణ చేయటమే తర్కము. ఆత్మకు అల్పత్వము, స్వల్పత్వము, జీవాత్మ పరిమితత్వము ఆపాదించి చెప్పే వాదోపవాదాలు కుతర్కము అని అనిపించుకుంటాయి. ప్రతి జీవుని స్వస్వరూపము ఏకము ఖండము అగు కేవలాత్మగా నిరూపించుకోవటమే సత్కారము, సద్భావన, సద్గమనము. సమాధి. బుద్ధి యొక్క సునిశితత్వము, నిర్మలత్వము, ప్రశాంతత్వముల ప్రభావం చేత ఏది, ఏ స్థితి పొందిన తరువాతైతే సర్వే, సర్వత్రా, సర్వదా బ్రహ్మమే అను సమభావన నిశ్చలమవుతుందో అట్టి సందర్శన స్థితి సమాధి. సమాధి సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం అని పిలువబడుతోంది. జపము. మననమును లేక మనస్సును పరమాత్మ ధ్యానము వైపుగా పరతత్వధ్యాస మార్గంలో నడిపించటానికి జపము సుఖప్రదమైన ఉత్తమ మార్గము అయి ఉన్నది. మనస్సు నుండి సర్వదోషములు తొలగటానికి అల్పపాప మార్గములలో మనస్సు సంచరించకుండా కల్పితమాత్ర విషయములపై ఈ మనస్సు వ్రాలకుండా రక్షణ కవచమే జపము. 1. నామస్మరణ. 2. పరమార్థ మహాత్మ్య మననము. ఈ రెండు జపము యొక్క రెండు ముఖ్యాంగములు. ఆసనము. భూమిపై దర్భాసనము, ఆపై రమ్యమైన పులిచర్మము శుభ్రవస్త్రము ఇటువంటివేమైనా పరుచుకుని జపము కొరకు కూర్చోవటం. ఆ రథ స్థాన మధ్యములో ఆసీనుడై జపమును చేయటం మంచిది. దేహమునకు సానుకూల్యమైన ఆసనము వైచుకుని మనోఏకాగ్రతకు సానుకూల్యమైన పరిసరముల మధ్యగాను ఎదురుగా అవతారమూర్తి యొక్క లేక గురువు యొక్క చిత్రమునో విగ్రహమునో కలిగియుండి జపము చేస్తూ ఉంటే ఏకాగ్రత లభించగలదు. జపమునకు కూర్చొనుచున్నప్పుడు ఆసనము ఒక ముఖ్యమైన ఉపకరణము లేక ఉపాయము. జపమునకు సంసిద్ధమగుచున్న సందర్భములో ఆర్యులచే వివిధమైన ఆసనములు సూచించబడ్డాయి. అట్టివాటిలో సుఖమయమగు ఆసనమును ముముక్షువు ఎన్నుకొనవచ్చు. 1. పద్మకాసనము, పద్మాసనము. 2. స్వస్తికాసనము. 3. భద్రాసనము. ఇంకా ఏదైనా దేహమునకు అనుకూలమైన ఆసనము సాధకుడు జపము కొరకై నిర్ణయించుకోవచ్చును. ఆ సమ్యక్ సాధకుడు సమరసభావనను ఆశ్రయిస్తూ సర్వభేదదృష్టులను, భేదభావములను దూరంగా త్యజిస్తూ జపమునకు సంసిద్ధుడు కావాలి. ఉత్తర దిక్కుగా ఆసీనులై జపమునకు ఉపక్రమించటమును విజ్ఞులు శుభప్రదమని సూచిస్తున్నారు. జగద్విషయములన్నిటికీ అతీతత్వమునకు ఉత్తరాభిముఖము సంజ్ఞారూపంగా యోగశాస్త్రజ్ఞులు ఉద్దేశిస్తూ ఉంటారు. ప్రాణాయామము సాధనా ప్రక్రియ. ఒక ముక్కు పుటమును బొటనవ్రేలుతో నొక్కిపెట్టి ఉంచి రెండవ ముక్కు పుటముతో నెమ్మది నెమ్మదిగా గాలిని లోనికి పీల్చుతూ బుద్ధితో అగ్ని యొక్క తేజోరూపమును ధారణ చేస్తూ మనోస్ఫురణగా ఓమను ప్రణవమును గాని గాయత్రీ మంత్రమును గాని ఇష్టదేవగురునామ పూర్వకమైన మూలమంత్రమును గాని ఉచ్చరిస్తూ నమః శివాయ లేక నమో నారాయణాయ లేక భూర్భువ స్వః తత్సవితుః వరేణ్యం అని అశబ్ద రూపనాదం పెదమలు కదల్చుకయే బాహ్య శబ్దము చేయకయే ఇష్టదైవ లేక గురు రూపమును భావనచే మననం చేస్తూ పూరక కుంభకరేచక ప్రాణాయామ విధులను అభ్యసించాలి. ఓం అని అశబ్దరూపనాదం చేస్తూ నోరు ఉపయోగించుకయే మనస్సుతో ఉచ్చారణ చేస్తూ పూరకమును శబ్దతన్మాత్రతో ఉచ్చరిస్తూ కుంభకమును నిర్వర్తించాలి. ఓం అని అశబ్దరూప తన్మాత్రగా బ్రాహ్య శబ్దరహితంగా రేచకమును నిర్వర్తించాలి. పూరకము పెదమలతో శబ్దం చేయకుండానే వాయువును పీలుస్తూ ఓం కేవల తన్మాత్రలతో ఇంద్రియార్థములతో మనోతరంగ కదలికల రూపంగా ఉచ్చారణ. ఇంద్రియములతో కాదు, దేహమునందు వాయువును నిలుపుతూ దివ్యమంత్రోచ్చారణ రూపమైన కేవల తన్మాత్రజనిత శబ్దమును ఆశ్రయించాలి. దేహము నుండి వాయువును బయటకు వదలిచు వాయు రహిత శూన్యమును ధారణ చేస్తూ ఓం కేవల తన్మాత్రోచ్చారణం. పెదిమలుగాని దేహమునుగాని ఉపయోగించుకయే మనస్సుతో ఆలోచన తరంగాలతో ఆలోచన ప్రకంపనములతో పలకాలి. అనగా ఇంద్రియములకు ఆవలగల ఇంద్రియార్థరూపం మగు శబ్ద తన్మాత్రతో మనస్సును మాత్రమే ఉపయోగించి ఎలుగెత్తి ఆత్మసామీప్యతను గానం చేయాలి. శబ్ద బ్రహ్మమును చిత్తముతో చింతన చేస్తూ శబ్దమును మనస్సుతో శబ్ద తన్మాత్రను రూపమును మనస్సుతో రూపతన్మాత్రను ఉపయోగించి పూరక కుంభకరేచకములు అభ్యసించాలి. మహదాశయముతో ప్రాణాయామము నిర్వర్తించబడుగాక అంటే నా యొక్క మనస్సులోని బుద్ధిలోని ఇంద్రియములలోని దోషవృత్త్యల్పభావన క్రియ సంకల్పములను దృశ్యము వాస్తవమనే భ్రమలను తొలగించుకోవటానికి ఈ ప్రాణాయామ ప్రక్రియను నిర్వర్తిస్తున్నాను అనే ఆశయమును సుస్పష్టీకరించుకొని అటుపై ప్రాణయోగ సాధనకు సంసిద్ధమవ్వాలి. ఆత్మ సర్వత్రా అనన్యంగా స్వాభావిక అనుభవమవటమే యోగాభ్యాసం యొక్క మహదాశయము. యోగసాధకులు ఆత్మతో సంయోగము. ఇక అటు తర్వాత నాభి యొక్క ఉద్ధ్వస్థానంలో ధ్యానమును మంత్రోచ్చారణతో సహా ప్రారంభించి సూక్ష్మాతి సూక్ష్మమైనట్టి సర్వభూతములు తానే సర్వసాక్షిగా వేరైనట్టి ఆత్మధ్యానమునకు యోగాభ్యాస వరిష్ఠులు అపక్రమిస్తున్నారు. ఆ విధంగా ఆత్మధ్యానం ప్రారంభిస్తున్నప్పుడు వారు ప్రాణధ్యాన యోగతత్పరులు క్రిందకు పైకి ప్రక్కకు పూర్వ సంస్కారాల కారణంగా ప్రసరిస్తున్న దృశ్య సంబంధమైన సంసార దోష దృష్టులను మొదలంట్లా త్యజించివేస్తున్నారు. దృష్టిని ఆత్మభావనాత్మ సందర్శనము వైపుగా ఏకాగ్రం చేస్తున్నారు. దృష్టిధ్యాసలను ఎటూ పోకుండా చెదరకుండా నిశ్చలము సుస్థిరము నిష్కంపము ఉచ్చేస్తూ ఎల్లవేళల యోగాభ్యాసము కొనసాగించుచున్నారు. యోగాభ్యాసము ద్వారా నిశ్చలమైన బుద్ధితో ఆత్మోపమ్యేవ సర్వత్ర సర్వము ఆత్మ యొక్క విన్యాసమే కదా అనే ఉపాసన ప్రాణయోగ అభ్యాస సమయానికి మాత్రమే పరిమితం చేసుకోకూడదు. మరి నా ఈ పూరక కుంభక ద్రేచక ప్రాణయోగాభ్యాసము సర్వము ఆత్మయే అనే అనుక్షణికమైన ఆత్మ సంయమయోగానుభవము సముపార్జించే ప్రయత్నంలో ప్రారంభదశ వంటిది అని భావించాలి. ఆత్మభావన అనుక్షణికమవటమే మహదాశయము. ప్రాణాయామముతో బాటే ధారణను కూడా బుద్ధితో ఆత్మీయత్మజ్ఞానమును అవధరించటమును కూడా అప్పటికప్పుడే తత్సమయంలోనే అభ్యసించాలి. చలించక స్థిరముగా కదలకుండా నిలిపిన కంఠనాళము శిరస్సు యొక్క అభ్యాసముచే ధారణను ధ్యాస యొక్క నిశ్చలతను వృద్ధి చేసుకోవాలి. ఆలోచనాలోచనల మధ్య గల నిరాళంబ విషయాతీత రూపమగు ఆత్మయే అంతిమ ధారణ వస్తువు. క్రమంగా ప్రాణాయామము పూరక కుంభకరేచకములు ధారణ వీటి రెండింటి యొక్క అభ్యాసకాలమును పెంచుకుంటూ 12 మాత్రల వరకు 3x3 9 వరకు పెంచుకుంటూ పోవాలి. కాల నియమమును జాగ్రత్తగా పాటించుకుంటూ ప్రాణధారణ యోగములను అభ్యసించాలి. ఉపాసనా వస్తువు ఆత్మయే. అట్టి పరిహతత్వ రూపమగు ఆత్మ ఇట్టిదో. ఆత్మాహం అనుభవము ఏ రూపమైనదో జాప్తియందు కలిగి ఉండాలి. అట్టి అక్షర పరబ్రహ్మము ఎతెట్టిదంటే అఘోషం ఎటువంటి ఘోషశబ్దము లేనట్టిది. అవ్యంజనం ఎటువంటి దృశ్య వ్యవహారములచే స్పృశించబడనిది. ఇంద్రియ దృశ్య వ్యవహార సంబంధమైనది కాదు. అస్వరం స్వరము గొంతుకతో చేసే శబ్దము నకు పరిమితమైనది సంబంధించినది కాదు. తాలుదంతోష్ఠ నాసికం చన గడ్డము పెదమలు కొండ నాలుక ముక్కు ఇత్యాది దేహ విభాగములకు సంబంధించినది కాదు. అరేఫం అధిరేఫము ఉచ్ఛ్వాస నిశ్వాస సంబంధమైనదేది కూడా కాదు. మహదాసేమగు ఆత్మతత్వానుభవము అక్షరము క్షయించు ధర్మము లేనిది, పరము సర్వమునకు ఆవలాయనిది, సర్వము సర్వమై ఉన్నట్టిది, సర్వసాక్షి మౌనంగా ప్రశాంతంగా సర్వమును చూస్తూ ఉన్నట్టిది అయి ఉన్నది. అట్టి ఆత్మోపాసనయే ప్రాణోపాసన యొక్క లక్ష్యము. అంతేగాని దృశ్యముతో ఏదో పొందటం, కనబడటం సాపేక్షికంగా ఎవరికంటేనో గొప్పగా ఉండటము కాదు. సర్వము ఆత్మయే అని అనిపించటమే ముఖ్యోద్దేశం. కేవలి స్వరూపమగు తత్వానుభూతికి మరి ప్రాణయోగ సాధన ఎందుకంటారా? వినండి, ప్రాణము ఇష్టము యొక్క శక్తి రూపము. ఇష్టము ప్రాణములు పరస్పరము వేరైనవి కావు. ఇష్టరూపమగు ప్రాణము ఎటువైపుగా వెళ్ళుచూ ఉంటే జీవాత్మ కూడా అటువైపే ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. అందుచేత అట్టి ప్రాణ ప్రయాణమును ప్రాణయోగ సాధనచే, పూరక కుంభక అరేచక యోగ సాధనలచే అనమయమైనట్టి సర్వ విషములకు విశేషాలకు స్థానమే వాటిచే స్పృశించబడక ఆవల ఉన్నట్టి దోషరహిత నిత్య నిర్మల పరబ్రహ్మము వైపుగా నడిపించటం పరాకాష్ఠ సాధన అయి ఉన్నది. ప్రాణయోగ సాధనచే వాయుద్వారము గేట్, వాయుద్వారముచే హృదయద్వారము, హృదయద్వారముచే మూర్ధని నుదురు ద్వారము, మూర్ధని ద్వారముచే శిరస్సు యొక్క ఉపరిస్థానమగు బ్రహ్మరంధ్రము, బ్రహ్మరంధ్రము ద్వారా సహస్రారము, సహస్రారముచే విశ్వప్రాణము, విశ్వతత్వము, విశ్వాత్మత్వము. ఇవే సుషరగస్థాన ప్రవేశము, శిరో ఉపరిస్థానమున గల సూక్ష్మ బ్రహ్మరంధ్రమును మూత తెరచి సహస్రార ప్రవేశం. విశ్వమంతా స్వస్వరూపముగా అనుభూతం కావటం ఇదియే యోగమార్గం, ఇదియే మోక్షమార్గముగా కూడా చెప్పబడుతోంది. సర్వము తానే, సర్వము తనకు అభిన్నమై తానే విశ్వరూపమై ఆస్వాదించే సుషరగ సూక్ష్మరంధ్ర అంతా ఆవల స్థానమే, సర్వతత్వ రూప అనుభావనయే, అనుభూతియే యోగ సాధనల లక్ష్యము. అందుచేత అనుభవజులు అందించే మార్గమైనట్టి ఈ ప్రాణయోగ సాధన నన్ను జగత్ సంబంధమైన నామరూప పరిమిత హ్రస్వభావనల నుండి సముద్ధరించి ఆత్మతత్వ భావన అనే ఒడ్డుకు చేర్చగలదు. ఇటువంటి దృఢమైన నమ్మికతో ప్రాణయోగ సాధన నిర్వర్తించబడుగాక ఇదంతా వృధాయమో, నన్ను ఉద్ధరించదేమో అనే అల్పభావనలను శంకలను శాస్త్ర విశ్వాసము, గురు విశ్వాసము, ఆత్మవిశ్వాసముల సహకారంతో దూరంగా త్రోసివేయాలి. ప్రాణయోగ సాధన ముఖ్యమైన కొన్ని జాగ్రత్తలు. ఒకటి, అభయము మార్పు చేర్పులు లేనట్టి ఆత్మ సర్వదా వేంచేసి మనందరి హృదయములో మన యొక్క సహజమగు సొత్తు సొమ్ము అయ్యే ఉన్నది కదా. ఈ దృశ్య జగత్తు స్వప్న సదృశ్యం, ఇందు వాస్తవానికి పోయేది లేదు, వచ్చేది లేదు. కనుక భయమును దరిజేరనీయకూడదు. అభయము ఆత్మజ్ఞాన లక్షణము. రెండు, అక్రోధము నాటకంలో నటిస్తూ తదితర పాత్రల మాటలకు, డైలాగ్ వర్తనకు, బిహేవియర్ కోపం తెచ్చుకుంటామా? ఇదంతా నాటకం. నేను ఒక పాత్రగా నటిస్తున్నాను, వారు మరొక పాత్రగా అని ఏమరువము కదా. ఈ జగత్నాటకంలో తదితర పాత్రలను విజ్యుడు నాటకీయతగా చూస్తాడేగాని వారిపై వీరిపై హృదయంలో కోపద్వేషాలు మనోతాపములు పెట్టుకోడు. అవివేకీ వివదంతి అవివేకనః అన్నట్లుగా కోపతాపములకు హృదయంలో చోటిస్తున్నాడు. ప్రాణయోగాభ్యాసానికి సిద్ధపడువాడు అంతా ప్రియాతి ప్రియమగు ఆత్మయే, ప్రాణేశ్వర రూపమే. కనబడేవన్నీ ఇష్టదైవ రూపములే. అనుభావనతో క్రోధభావములు సమీపించకుండా చూచుకోవాలి. 3. నా ఆలస్యం సాధకునకు అతి ముఖ్యమైన విరోధి ఒకటి ఉన్నది, అది ఏ బద్ధకము? అందుకే శాస్త్రములు బ్రాహ్మీ ముహూర్తంలో 4 ఆం నిద్రలేచి ప్రార్థన చేయండి, ఆలస్యం చేయకండి. తెల్లవారుజామునే దంతధావనము, స్నానము మొదలైన వాటిని నిర్వర్తించండి అని సూచిస్తున్నాయి. ఉత్సాహము, సాహసము, సమయపాలన ఈ 3 అతి ముఖ్యము. కాలమును అనవసరమైన లౌకిక వ్యాపకములచే వృధా పరచుకోరాదు. నియమిత ధర్మములు ఉపాసన యొక్క అంతర్విభాగముగా చూడబడుగాక. నా అతిస్వప్న అతి నిద్రచే బుద్ధి మొద్దుబారుతుంది, బద్ధకము పెరుగుతుంది. నిద్రచాలినంత లేకపోతే ఎట్లా అని అనుకుంటూ కొందరు మహదాశయము కలిగి ఉండి కూడా కాలాన్ని, దేహశక్తులను అతి నిద్రలోకి నెట్టివేస్తూ వృధా చేసుకుంటున్నారు. అందుచేత యోగాభ్యాసికి అతి నిద్రకూడదు. నా అతి జాగరం అలా అని అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉండటం యోగాభ్యాసానికి సానుకూల్యము కాదు. అతిజాగరణ బుద్ధికి నిశితత్వమును కలిగించదు. నా అత్యాహారం అతిగాను, సమయపాలన లేకుండాను ఆహారం తీసుకుంటూ ఉంటే దేహము యోగ సాధనకు సహకరించక శరీరము మొరాయిస్తుంది. నా అనాహారం అలా అని ఆహారము తీసుకోకుండా దేహమును అతిగా ఉపవాసములతో కృంగతీసుకుంటే యోగ సాధనకు దేహము బలహీనమైన ఉపకరణం కాగలదు. ఈ విధంగా యోగ సాధనకు వ్యతిరిక్తమయ్యే అభ్యాసాల పట్ల అలవాట్లను యోగి జాగరుకుడై విసర్జించాలి. ఫలశ్రుతి. ఈ విధంగా ఒక విధిగా విత్ రెగ్యులరిటీ ఆన్ పంక్చువాలిటీ ఒక క్రమమైన మార్గంగా రేచక కుంభకపూరక ప్రాణయోగ సాధన, ధారణ, ప్రత్యాహారము, మనోమననము, మనోమంత్రోచ్చారణ ఇవి 3 నెలల కాలం అభ్యసించువాని అంతరంగములో ఆత్మజ్ఞానము అనే జ్యోతి స్వయముగా ప్రకాశించగలదు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి భగవద్గీత. నిత్యం అభ్యస్యతే క్రమాత్ స్వయం ఉత్పద్యతే జ్ఞానం త్రిభిర్మాశయః అత్ర న సంశయః. ప్రాణాయామ సాధనను విధిపూర్వకంగానూ అననిత్యముగాను 4 నెలల కాలం సాధన చేయువారికి దేవతా దర్శనం, ఇష్టదైవ దర్శనం లభించగలదు. 5 నెలల పాటు శ్రద్ధగా యోగోపాసన చేయువారికి విత్తక్రమాన్ నిత్యానిత్య వివేకము దృఢముగా రూపుదిద్దుకోగలదు. 6 నెలల పాటు పట్టుదలగా యోగాభ్యాసము చేయువారికి కైవల్యమే లభించగలదు. కేవలము సనాతనము అగు ఆత్మసోహం అనుభవము అనునిత్యమవగలదు, ఇందులో సందేహమే లేదు. అట్టి ప్రాణాయామ అభ్యాసకాలంలో మాత్ర కనురెప్ప కాలము, 5 మాత్రల కాలము భూతత్వమును, 4 మాత్రల కాలము రసతత్వమును, 3 మాత్రల కాలము తేజోతత్వమును, 2 మాత్రల కాలము చలనతత్వమును వాయుతత్వమును, 1 మాత్ర కాలము ఆకాశ నిర్విషయ తత్వము శూన్యతత్వము తత్వమును క్రమంగా అమాత్రత్వమును ధారణ చేయునుగాక. అహం పార్థివః సర్వభూతరూపోహం, పార్థివస్వరూపమంతా నేనైన నేను. అహం వరుణః రసరూపోహం, జలముగా త్రాణరస స్వరూపమంతా నేనైన నేను. అహం అగ్నేః తేజోరూపోహం, తేజో ఉష్ణస్వరూపమంతా నేనైన నేను. అహం వాయుః స్పందరూపోహం, వాయుస్పందన పంచ ప్రాణస్వరూపమంతా నేనైన నేను. అహం ఆకాశః నిర్విషయరూపోహం, నిర్విషయ నిరాలంబ సర్వాంతర్యామి సర్వ అంతరంతరాంత స్వరూపమంతా నేనైన నేను. అహం కేవలాత్మః ఆత్మరూపోహం, కేవల సర్వాతీత సరాత్మక స్వరూపమంతా నేనైన నేను. ఈ విధంగా మనస్సును ఆత్మతో అనుసంధానం చేస్తూ రావాలి. మనస్సుతో ఆత్మతత్వమునే చింతన చేస్తూ ఉండాలి. తదితరములైన ఆలోచనలు వస్తూ ఉంటే అట్టి ఆలోచనలకు కొంతసేపు కేవల సాక్షిగా పట్టించుకోకుండా ఉంటే అవి తొలగుతూ వాటి స్థానంలో ఆత్మవిచారణ, ఆత్మభావన, ఆత్మతత్వ సమాచారము క్రమంగా చోటు చేసుకోగలవు. ప్రాణయోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు ప్రాణశక్తి ఆత్మ నుండే జనిస్తూ ఆత్మయందే చరిస్తోంది కదా అని గమనించబడుతూ ఉండుగాక. నాసికకు 33 అంగుళ 32-15 అంగుళముల దూరంలో ఏ స్థానములో ప్రాణశక్తి ఉత్తేజితమై దేహంలో ప్రవేశిస్తూ ఉన్నదో, బాహ్యమున ఆంతరమున సంచారాలు చేస్తోందో అది బుద్ధితో గమనించబడుగాక. ఆ విధంగా బాహ్య అభ్యంతరములలో అనుక్షణికంగా సంచారాలు చేస్తున్న ప్రాణవాయు స్పందన కారణతత్వమునే ప్రాణము అని పిలుస్తున్నాము. అట్టి ప్రాణచైతన్య స్పందన కేవలి శక్తిని బాహ్యమున గుర్తించటం, గమనించటం, అభ్యాసవశంగా ఉపాసించటం సులభ ప్రాణగమన సందర్శనము అయి ఉన్నది. ప్రాంతత్వాన్ని విజ్ఞులై గమనించిన మహనీయులు ప్రాణశక్తి క్రియాత్మకమైయున్నట్లుగాను ఒక్క రాత్రి ఒక్క పగలులో 113,180 శ్వాసలతో సంచరిస్తున్నట్లుగాను గమనిస్తున్నారు. ఒకరోజులో జరిగే శ్వాసల సంఖ్య అది. పంచప్రాణముల స్పందన సంచారముల స్థానములు ఇప్పుడు వాయువు దేహమునందు నిర్వర్తిస్తున్న గమనములను అనుసరించి మనం ఇప్పటిదాకా విభజించి చెప్పుకున్నట్టి పంచప్రాణముల ముఖ్య సంచార స్థానముల గురించి ఉపాసన నిమిత్తమై చెప్పుకుందాము. ప్రాణము హృదయస్థానములో ముఖ్య సంచరణము కలిగి గుర్తింపబడగలిగనదే ఉన్నది. అపానము గుదస్థానము హృదయస్థానములలో ముఖ్య సంచలనము కలిగి గుర్తింపబడగలిగనదే ఉన్నది. ఉదానము కంఠస్థానము హృదయస్థానములలో ముఖ్య సంచలనము కలిగి గుర్తింపబడగలిగనదే ఉన్నది. వ్యానము సర్వ అంగములలో అవిశ్రాంతంగా సంచరిస్తూ పర్యవేక్షిస్తూ ఉన్నది. దేహమంతా వ్యాపించినదే ఉన్నది. పంచప్రాణముల యొక్క యోగానుభవముగు రంగులు ప్రాణవాయువు రక్తవర్ణములో ఎర్రటి మణివలే ధగధగాయమానంగా ప్రకాశిస్తూ హృదయమును ముఖ్యస్థానముగా కలిగియున్నది. అపానవాయువు దేహము యొక్క మధ్యభాగమును ముఖ్యస్థానముగా కలిగియున్నదే. నీలంగా ఇంద్రగోపమణి ప్రభలతో విరాజిల్లుతూ ఉంటోంది. సమానవాయువు ప్రాణంపానముల మధ్య ప్రదేశమును ముఖ్యస్థానముగా కలిగియున్నదే. ఆవు పాలవలె తెల్లటి కాంతులతో మూదుమధురంగా ప్రకాశమానమవుతోంది. ఉదానవాయువు నల్లటి కాంతులతో కంఠనాళము క్రింద ప్రదేశంగా ఊర్ధ్వముఖముగా కాంతులు వెదజల్లుతూ ఉంటోంది. వ్యానవాయువు అగ్ని యొక్క తేజమువలే అగ్నికిరణ బంగారు రంగుగా కుక్షభాగమును ముఖ్యస్థానంగా కలిగి ఉంటోంది. మహదాశయము పరమాశయము ఎవ్వరైతే ప్రాణయోగాభ్యాసము యొక్క పరిపక్వతచే పైన మనం వర్ణించి చెప్పుకున్న ప్రాణవాయు మండలమును ఛేదించుకొని తమ యొక్క ప్రాణశక్తిని చిత్తముతో సహా సహస్రారస్థానముగా చెప్పబడే మూర్ధుని ఉపరి చేర్చుతారో, అటుపై బ్రహ్మరంధ్రస్థానమునకు చిత్తప్రాణములను చేర్చి నిలిపి ఉంచుతారో, క్రమంగా బ్రహ్మరంధ్రమును సుషర్గమును తెరిచి సహస్రారమును ప్రవేశించుచున్నారో, వారు సర్వేంద్రియములను తమ స్వాధీనములో ఉంచుకున్న వారుగుచున్నారు. అట్టివారు ఎప్పుడు ఎక్కడ దేహము త్యజించినా కూడా జన్మ కర్మలకు ఆవలగల కేవలీ రూపము లేక కేవల సాక్షి రూపమును సంపాదించుకుంటున్నారు. అట్టివారి పట్ల వర్తమాన జన్మ కూడా స్వతహగా లేనిదే, కల్పన మాత్రమే శేషించగలదు. వారికి ఇక పునఃజన్మలు లేవు, ఉండవు. నేను జన్మకర్మలకు సంబంధించినవాడను, అనే భ్రమ తొలగి సర్వాత్మస్వరూపులే వెలుగొందుచున్నారు. దేహముల రాకపోకలు వారికి లీలా, క్రీడ, ఆనంద వినోదమగుచున్నది. ఇది అమృతనాద ఉపనిషత్. ఓం శాంతియః శాంతియః శాంతియః.